بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا لا تتخذوا عدوي وعدوكم أولياء تلقون إليهم بالمودة وقد كفروا بما جاءكم من الحق يخرجون الرسول وإياكم أن تؤمنوا بالله ربكم إن كنتم خرجتم جهادا في سبيلي وابتغاء مرضاتي تسرون إليهم بالمودة وأنا أعلم بما أخفيتم وما أعلنتم ومن يفعله منكم فقد ضل سواء السبيل إن يثقفوكم يكونوا لكم أعداء ويبسطوا إليكم أيديهم وألسنتهم بالسوء وودوا لو تكفرون لن تنفعكم أرحامكم ولا أولادكم يوم القيامة يفصل بينكم వల్లాహు బిమా తఅమలున బసీర్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గనక నా మార్గములో జిహాదు చేయటానికి, నా ప్రసన్నతను పొందటానికి స్వస్థలాన్ని విడిచి ఇళ్ల నుండి బయలుదేరినప్పుడు నాకు మీకు శత్రువులైన వారితో స్నేహం చేయకండి. అసలు మీరు వారితో స్నేహం ఎలా చేస్తారు? మీ వద్దకు వచ్చిన సత్యాన్ని వారు విశ్వసించటానికి నిరాకరించారు కదా. కేవలం మీరు మీ ప్రభువైన అల్లాను విశ్వసించారనే నేరంపై వారు దైవ ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని దేశ బహిష్కరణకు గురి చేశారు. ఇది వారి వైఖరి. ఇలాంటి వారికి మీరు రహస్యంగా స్నేహ సందేశం పంపుతారా? వాస్తవానికి మీరు రహస్యంగా చేసేది, బహిరంగంగా చేసేది అంతా నాకు బాగా తెలుసు. మీలో అలా ఎవరు చేసినా అతను నిశ్చయంగా రుజుమార్గం తప్పిపోయినట్లే. వారి వైఖరి ఎలా ఉందంటే, ఒకవేళ మీపై అదుపు సాధిస్తే వారు మీకు విరోధులైపోయి చేష్టలతో మాటలతో మిమ్మల్ని వేధిస్తారు. మీరు ఎలాగైనా సరే అవిశ్వాసులైపోవాలని వారు కోరుతున్నారు. ప్రళయము నాడు మీ బంధుత్వాలు గాని మీ సంతానం గాని ఏ విధంగానూ పనికిరావు. ఆ రోజున అల్లాహ్ మీ మధ్య ఎడబాటు కలిగిస్తాడు. ఆయనే మీ కర్మలను చూసేవాడు. قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين معه إذ قالوا لقومهم إنا براء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده إلا قول إبراهيم لأبيه لأستغفرن لك وما أملك لك من الله من شيء ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير ربنا لا تجعلنا فتنة للذين كفروا واغفر لنا ربنا إنك أنت العزيز الحكيم. إبراهيم لو ఆయన సహచరులలో మీకై ఒక మంచి ఆదర్శం ఉన్నది. వారు తమ జాతి వారితో స్పష్టంగా ఇలా అన్నారు, మీ పట్ల దేవుణ్ణి వదలి మీరు పూజించే ఇతర దైవాల పట్ల మేము పూర్తిగా విసిగిపోయాము. మేము మిమ్మల్ని తిరస్కరించాము. మీరు ఏకైక ప్రభువైన అల్లాను విశ్వసించనంత వరకు మాకు మీకు మధ్య విరోధ విద్వేషాలు ఉండిపోతాయి. అయితే ఇబ్రాహీము తన తండ్రితో, నేను మీ మన్నింపు కోసం తప్పకుండా అల్లాకు విన్నవిస్తాను, మీ కొరకు అల్లా నుండి మరేదీ పొందే అధికారం నాకు లేదు అని అనటం దీని నుండి మినహాయించబడింది. ఇబ్రాహీం మరియు అతని అనుయాయులు ఇలా ప్రార్థించారు, మా ప్రభూ, మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపునకే మేము మరలాము, నీ సన్నిధికే మేము మరలి రావలసి ఉన్నది. ప్రభూ, మమ్మల్ని అవిశ్వాసుల కొరకు పరీక్షా విషయంగా చేయకు. ప్రభూ, మా తప్పులను మన్నించు. నిస్సందేహంగా నీవే మహాశక్తి సంపన్నుడవు, గొప్ప వివేకవంతుడవును. لقد كان لكم فيهم أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر ومن يتول فإن الله هو الغني الحميد. వారి జీవన సరళిలోనే మీకు అల్లాను అంతిమ దినాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి గొప్ప ఆదర్శం ఉన్నది. ఎవడైనా దీనికి విముఖుడైతే అల్లాహ్ ఏ అవసరమూ లేనివాడు, స్వతహాగా ప్రశంసనీయుడు అని వారు తెలుసుకోవాలి. మీరు ఈనాడు ఎవరితో విరోధం కొని తెచ్చుకున్నారో వారికి మీకు మధ్య ఎప్పుడో ఒకప్పుడు అల్లాహ్ ప్రేమను కలిగించటం అనేది అసంభవమేమీ కాదు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఇంకా ఆయన క్షమించేవాడు కరుణించేవాడును. لا ينهاكم الله عن الذين لم يقاتلوكم في الدين ولم يخرجوكم من دياركم أن تبروهم وتقسطوا إليهم إن الله يحب المقسطين. إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجوكم من دياركم وظاهروا على إخراجكم أن تولوهم ومن يتولهم فأولئك هم الظالمون. ఎవరైతే ధర్మం విషయములో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్లగొట్టలేదో, వారి పట్ల మీరు మంచితనంతో న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిరోధించడు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. ఎవరు మీతో ధర్మం విషయములో యుద్ధం చేశారో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి బహిష్కరించారో, మిమ్మల్ని బహిష్కరించటంలో పరస్పరం సహకరించుకున్నారో, వారితో మీరు స్నేహం చేయటాన్ని మాత్రం అల్లాహ్ వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు. ముహాజిరాతిన్ ఫంతహినూహున్ అల్లాహు అఅలము బిఈమానిహిన్ فإن علمتموهن مؤمنات فلا ترجعوهن إلى الكفار لا هن حل لهم ولا هم يحلون لهن وآتوهم ما أنفقوا ولا جناح عليكم أن تنكحوهن إذا آتيتموهن أجورهن ولا تمسكوا بعصم الكوافر واسألوا ما أنفقتم وليسألوا ما أنفقوا ذلكم حكم الله يحكم بينكم والله عليم حكيم وإن فاتكم شيء من أزواجكم إلى الكفار فعاقبتم فآتوا الذين ذهبت أزواجهم مثل ما أنفقوا واتقوا الله الذي أنتم به مؤمنون విశ్వసించిన ప్రజలారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు వారు విశ్వసించిన వారు అవునో కాదో పరీక్షించి తెలుసుకోండి. వారి విశ్వాసం ఎంత వాస్తవమైనదో అల్లాయే బాగా ఎరుగును. తరువాత వారు విశ్వసించిన వారే అని మీకు తెలిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. వారూ అవిశ్వాసులకు ధర్మసమ్మతం కారు, అవిశ్వాసులు వారికి ధర్మసమ్మతం కారు. అవిశ్వాసులైన వారి భర్తలు వారికిచ్చిన మహర్ను వారికి తిరిగి ఇచ్చివెయ్యండి. మీరు వారికి ఇవ్వవలసిన మహర్ను వారికి ఇచ్చివేస్తే అప్పుడు మీరు వారిని వివాహమాడటంలో దోషం లేదు. స్వయంగా మీరు కూడా అవిశ్వాసులైన స్త్రీలను మీ వివాహ బంధంలో ఆపి ఉంచకండి. అవిశ్వాసులైన మీ భార్యలకు మీరు ఇచ్చిన మహర్ను అడిగి వెనక్కి తీసుకోండి. అలాగే అవిశ్వాసులు విశ్వాసినులైన తమ భార్యలకు ఇచ్చిన మహర్ను వారు తిరిగి తీసుకోవచ్చు. ఇది అల్లాహ్ ఆజ్ఞ. ఆయన మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు, వివేకవంతుడూను. ఒకవేళ అవిశ్వాసినులైన మీ భార్యల మహర్లోని కొంత భాగమేదైనా అవిశ్వాసుల నుండి మీకు తిరిగి లభించకపోతే, తరువాత మీ వంతు వచ్చినప్పుడు ఎవరి భార్యలైతే ఆ వైపున ఉండిపోయారో వారికి వారు ఇచ్చి ఉన్నంత మహర్ మొత్తాన్ని చెల్లించండి. మీరు విశ్వసించిన దేవునికి భయపడుతూ ఉండండి. يا أيها النبي إذا جاءك المؤمنات يبايعنك على أن لا يشركن بالله شيئا ولا يسرقن ولا يزنين ولا يقتلن أولادهن ولا يأتين ببهتان يفترينه يفترينه بين أيديهن وأرجلهن ولا يعصينك في معروف فبايعهن واستغفر لهن الله إن الله غفور رحيم. ప్రవక్త, విశ్వసించిన స్త్రీలు బయటు చేయటానికి నీ వద్దకు వచ్చి తాము ఎవరిని అల్లాకు సాటిగా నిలబెట్టము అని, దొంగతనము చేయము అని, వ్యభిచారం చేయము అని, తమ సంతానాన్ని హత్య చేయము అని, తమ కాళ్ళు చేతుల మధ్య ఏ అపనిందను కల్పించి తీసుకురాము అని, ధర్మసమ్మతమైన మంచి విషయాలలో మీకు అవిధేయత చూపము అని ప్రమాణం చేస్తే వారి నుండి బయటు తీసుకో, వారిని క్షమించు అని అల్లాను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడును. يا أيها الذين آمنوا لا تتولوا قوما غضب الله عليهم قد يئسوا من الآخرة كما يئس الكفار من أصحاب القبور. విశ్వాసులార, అల్లా ఆగ్రహానికి గురి అయిన వారిని స్నేహితులుగా చేసుకోకండి. సమాధులలో పడి ఉన్న అవిశ్వాసులు నిరాశ చెందినట్లుగా వారు పరలోకం పట్ల నిరాశ చెందారు.